పెండలికి బొట్టు పెట్టి పెండ తెచ్చి అలుకు తల్లి సంక్రాత్రి ముగ్గు లేచి గొప్పెమ్మలు వెడుతుంటే నీ ముచ్చటైన ముగ్గు చూసి నీ మీద మనసాయేనే నా సక్క నీ సరళ అబ్బ నీ మీద మనసాయేనే నా సక్క నీ సరళ నవ్వుతూ